ఎవరికి కనపడదే ప్రేమది ఏ రూపం ఏ చెవికి వినబడదే ప్రేమది ఏ రాగం కనకి కనపడదే ప్రేమది ఏ రూపం ఏ చెవికి వినబడదే ప్రేమది ఏ రాగం కనకీ కనపడదే ప్రేమది ఏ రూపం ఏ చెవికి వినబడదే ప్రేమది ఏ రాగం దారియడగక పాదం నడుస్తున్నదా వేల తెలుపక కాలం గడుస్తున్నదా తడి ఉన్నదా ఎదలో తడిమి చూసుకో చలిమిగ అడిగిత చలి చెంట చెలిపిగ పలకత వయసంతా జతపడువల పుల గుడి గంట తలపుల తలుపులు తడుతుందా చూస్తూనే పసికోన ఎదిగిందా ఎంతలోన చెబితేనే ఇప్పుడైనా తెలిసిందా ఈ క్షణాన అవునా ఎవ్వరికి కనపడదే ప్రేమది ఏ రూపం ఏ చెవికి వినబడదే ప్రేమది ఏ రాగం వింటూనే ఉంది ప్రాణం తెలుసా